మానవ జాతికి కానుకగా ఇలకీర్తించిన సర్వేశ ఇలకీర్తించిన సర్వేశ మా తెచ్చిన ఈ కానుకలన్ మా తెచ్చిన ఈ కానుకలన్ ప్రేమాదరమున చేకొనుమా ప్రేమాదరమున చేకొనుమా మానవ జాతికి కానుకగా ఇలకీర్తించిన సర్వేశ ఇలకీర్తించిన సర్వేశ సంపూర్ణముగా నిను మాకిడితివి మమ్మును మిన్నగా ప్రేమించితివి సంపూర్ణముగా నిను మాకిడితివి మాధు భక్తికి నీవు ఇచ్చిన మాధు భక్తికి నీవు ఇచ్చిన వస్తువులతో మమునర్పింతుము వస్తువులతో మమునర్పింతుము మానవ జాతికి కానుకగా ఇలకీర్తించిన సర్వేశ ఇలకీర్తించిన సర్వేశ పావన పరచిన మాదిరిగా పీఠము పై గల ఈ వస్తువులను పావన పరచిన మాదిరిగా కడిగియు మాదు కల్మషములను కడిగియు మాదు కల్మషములను చేయుము మమ్ము పరిశుద్ధులుగా చేయుము మమ్ము పరిశుద్ధులుగా మానవ జాతికి కానుకగా ఇలకీర్తించిన సర్వేశ ఇలకీర్తించిన సర్వేశ మా తెచ్చిన ఈ కానుకలన్ మా తెచ్చిన ఈ కానుకలన్ ప్రేమాదరమున చేకొనుమా ప్రేమాదరమున చేకొనుమా మానవ జాతికి కానుకగా ఇలకీర్తించిన సర్వేశ ఇలకీర్తించిన సర్వేశ